ప్రజాపతి ప్రజాసృష్ట్వా ప్రేణాను ప్రావిశత్తాభ్యః పునః సంభవితుం నాశక్నోత్ సాబ్రవీదుర్ధవదిత్ సయో మేధః పునః సంజినవదితి సందేవాః సమజన్వంతతో వేదాధ్రువనయత్ సమజన్వంతచ్చిత్యస్యచిత్తత్వం విద్వానగ్నించునుత రుద్రాదేవ కస్మైకమగ్నిశ్చీగరగిత్యాహురగ్నివానసానే జివా అగ్నిశ్చీయతే విమానేవతి కస్మైకమగ్నిశ్చీయతే విదురేణం దేవా కస్మైకమగ్నిశ్చీయతే విద్యాహుర్భ్రిష్యసానే దివా అగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతే ప్రత్యం చ ఆత్మా సప్తమగేతావంతగేవైనముష్మన్నాథోపజీవంతి ప్రజాపతిరగ్నిమచికేతశతం పృథివ్యాగ్రవేన్నమయ్యేక్షసేతి మాధక్ష్యతి సాత్వాదిదక్ష్యమానా విషవిష్యేత పాపీయ భవిష్యసి విశోహ్రవీత్ తథా వా అహం కరిష్యామి యథాదిధక్ష్యతి మామభ్యమృషత్ ప్రజాపతిస్వాసాది ృత్వోపధత్తేన దినాహాయ ప్రజాపతిరకామయత ప్రజాయేత ముఖ్యమపశ్యత్తకం సంవత్సరమపి భస్తతో వేద ప్రాజాగతస్మా సంవత్సరం భార్య ప్రైవజాయతే సంవసో బ్రహ్మంతర్త్వమజనిష్టా వయం ప్రజాగామహాయి సంవసుభ్యః ప్రాగచ్చత్తంత్రేణ్యాస్తేన త్రేణితి శతాన్యసృజంతత్రయత్రికంశతం చస్మాత్రహం భార్య ప్రైవజాయతే తాన్ రుద్రా బ్రువన్ ప్రయోజమజనిధ్వం వయం ప్రజాగామహాయి సగం రుద్రేభ్య ప్రాగచ్చంతకంశత ్రేణితిశతాన్యసృజంద్రయత్రికంశతంజస్మాక్షరహం భార్య ప్రైవజాయతే తానాదిత్యా బ్రువన్ ప్రయోజమజనిధ్వం వయం ప్రజాయామహాయమాదిత్యేభ్య ప్రాగచ్చంతం ద్వాదశాన్యరిభరస్తేన త్రేణితిశతాన్యసృజంద్రయత్రికంశతంజస్మాద్వాదశాహం భార్య ప్రైవజాయతే తేన వైదేహస్రమసృజం కాగం సహస్రతమేముఖ్యగం సహస్రం వేద ప్రసహస్రం వసూనాప్నోతి యజుషా వా ఏషా క్రియతే యజుషా పచ్యతే యజుషా విముచ్యతే యజుకాలా వా ఏషైతరి యాతయా వేదాన పునః ప్రయుజ్యేత్యాహరగ్నే యక్ష్వాహియే తవ యక్ష్వాహితే భూతమాజం యుఃఖాయాంజుహోషియే దైవైనా పునః ప్రయుంక్తేనాయాతయా నీయో వాగ్నియోగ ఆగతే యునక్తి యుంక్తే యుంజానేష్వగ్నే యక్ష్వాహియే తవ యక్ష్వాహితే భూతమాగ్నేర్యోగస్తేనైవైనయుంకేయుంజానే బ్రహ్మవాదినా పదంతిన్యంగ్నిశ్చేతవ్యా వయసాంబారేణ ప్రతిమయా దీయతేజ్ఞంచుమయాృష్టమాహుదయనిచ్చేయుత్నం నపదిగంశక్నుయాసువర్గ్యోశ్యాత్నముత్నం పురుషశీర్ణముపదాయమాహుదయనిచ్చి నాత్నంజునుదేవర్గ్యోస్భవతి సౌర్యాజుహోరిచక్షుదేవాస్మిన్ ప్రతిదాదిద్యుహోరిద్వేహి చక్షుదేవమాన్యాజుహోరిమాన ృష్టమృద్ధేవాసంతే వామం వసు సన్యత సదతద్దేవా వామభృతా వృంజత తద్వామభృత వామభృత్మయ్యద్వామభృతముపదాది వామహేవతజాపసమానాభ్యాదుర్వ్యస్య వృంగే హిరణ్యమూర్ధ్వే భవతి జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిర్వామం జ్యోతిషైవాస్య జ్యోతిర్వామం వృంగే ద్వయజుర్భవతి ప్రతిష్ఠిత్యై ఆపో వర్ణస్య పత్రయా సంతాగ్నిరభ్యధ్యాయత్తాః సమభవత్తస్య రేతః పరాపదత్తద్వితీయం పరాపదత్తదశాభవతియం మే విరాణసో స్వరాజ్యద్విరాజాపదధాతి మేవోపధత్తే యద్వాసౌ రేతస్సించేతస్యామృతిష్ఠతి తత్ప్రజాయతే తావోషధయో వీరతో భవంతి తాగ్నిరత్య ఏవం వేరత్రైవ జాయతేన్నాదో భవతి యో ప్రథమాయాంతస్యజిత్యాముభేవసర్ధ్యాలిమేవాస్మేషమీతేనేతస్సింగతోయస్విక్తరేతాస్యాత్మసమాయాంతస్యజిత్యామన్యామపదధ్యాలుత్తమాయామన్యాగం రేతగేవాస్యసిక్తమాభ్యాముభయతః పరిగృహ్ణాదిహంబచ్చరన్నకంచన ముద్రస్య వయనస్య పద్మం జుహోతి విశ్వకర్మణే విశ్వాహావర్తకం హవిర్జస్వయమాదుర్నాముపధాయ జుహోచేతద్వాగ్నేశ్వరస్యశీర్షాణమేవాగ్నించుకే భవతి వర్గాయ వాయ జనోకాయచీయతేర్గస్తూర్వ్యతేర్గమస్యత్సువర్గ్యాగ్ఞిముపధాయాభిమృజిత్యమచిత్తిం వద్విద్వాన్ పృష్టేవ వీతాజినాచమత్యాయజనస్వత్యాయతే వదిలించరాస్మాజిమృష్యేతి యథాపూర్వమేనాపధత్తే ప్రాంతమేణంజనుతే సువర్గ్యోస్య భవతి విశ్వకర్మాదిశాంపతిస్సన పశూన్పాదశోన్పాన్పాదేన ప్రజాపతిరుద్రోగర్భాగ్యర్భిశాంపతిస్సన పశూన్పాదశోస్మాన్పాదుతస్తైన ఏతా వై దేవతా ఏతేషాం పశూనామధిపతయస్తాభ్యో వాగేష ఆమృశ్చేయపదధారిహిరణ్యేష్టకాపుపదధాభ్యేతాభ్యదేవతాభ్య నమస్కారం బ్రహ్మవాదినో వదంతగ్నౌ గ్రామ్యాన్ పశూన్ ప్రదధారణ్యాపయతి కింతదముచ్చగౌషేదిగ్యరణ్యగాపదాప్యమృతం వేహిరణ్యమృతేనైవ గ్రామ్యేభ్య పశుభ్య భేదజం కరోనైనా ప్రాణో మే ప్రథమాశ్వయమాదృణ్యానో ద్వితీయా ప్రాణస్తృతీయాను ప్రాణ్యా ప్రథమాగస్వయమా ధాయ ప్రాణేనైవ ప్రాణగం సమర్థయ్యన్యా ద్వితీయాపదాయ వ్యానేనైవ వ్యానగం సమర్థయత్యపాన్యా తృతీయాపదాయ పానేనైవానగం సమర్థయత్యథో ప్రాణేరేవైనగం సమింధే భోర్భువస్సు పరిధి స్వయమాదృన్నాపదధాతి మే వై లోకాస్వయమాదృన్నా ఏతాభిఖలు వై వ్యాహతే ప్రజాపతి ప్రాజాయ ేతాభిర్వ్యాహతేభ్యుపదధాతీమానేవోకాపధాయోకేష్ ప్రజాయే ప్రాణాయ వ్యానాయ పానాయ వాచక్షుషేత్యాదయాదేవదయాంగిరస్మద్భ్రువాధీనా వై దేవాస్వర్గం లోకమజిగాగం సంతేన పరిగన్నాశక్నువంతగేతాశ్రయమాధర్ణా పశ్యంతాదిక్షోపాదశతేన సర్వరశ్చక్షుదా వర్గం లోకమాయనయచ్చరస్వయమాదృన్నాధిక్షోపదధారి సర్వదశ్చక్షుషైవ యజమానస్సు వర్గం లోకమేది అగ్నాయాహివేతయ్యాహాత్మైవైనమగ్నిం దూతం వృణేమహిత్యాహోత్రైవైనం వృణేతేగ్నినాగ్నిస్సమిద్ధయ్యాహ సమిందగేవైనమగ్నిర్భద్రాణి జంఘనవిద్యాహ సమిద్ధగేవాస్మిన్నింద్రియం దృఢాత్యగ్నే స్తోమం వనామహిత్యాహ మనుత ఏవైనమేతాని వాహ్నాగౌరూపాణ్యన్వగమేవైనం చిమతే ్రహ్మవాదినాదంతి కస్మాత్సత్యాధ్యాతయాన్నేరణ్యాయిష్టగాయాదయాన్నే లోకం ప్రణేంద్రాగ్నేహిపత్తే బ్రూయాదింద్రాగ్నేరహి దేవానాం బృహ బృహస్పతిష్టాయాత్రయామానోర్వదేభవత్యజామిత్వాయానుష్టుభానుచరత్యాత్మా వేదోకం ప్రాణోరుష్టుప్తస్మాత్ప్రాణస్సర్వాణ్యంగాన్యనుచరతిహాస్తోహదైత్యాతస్మాత్పర్షిపర్షసోమగ్రశ్రేణం ృందేర్గోవాగ్నిర్కోన్నమన్నమేవరుంధే జన్మన్ దేవానాం విషపృష్పారోజనేవైత్యాహేమానేవాస్మై లోకాన్ జ్యోజిష్పదః కరోదియోవాదిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్ఠతియా దేవతయాంగిరస్పద్ధృవాదీదేత్యాహైషా వాయిష్టకానాం ప్రతిష్టాయేవం వేద ప్రత్యేపతిష్ఠతి స్వర్గాయ వాయేషు లోకాయ జీయతే గతజ్ఞర్వజ్రకేకాదశినీయదగ్నావేకాదశినీయమిడిగాద్రేణకం స్వర్గాల్లోకాదంతర్దధ్యాద్యన్నమిడిగాత్ స్వరభిః పశోన్వర్ధయేదేకయోపం వినో దినైనం వజ్రేణ స్వర్గాల్లోకాదంతర్దధాదినస్వరభిః పశోన్వర్ధయేషకేంద్రియేణ వీర్యేణ్యతేమ ఇంద్రియక్రమణం ప్రదేశ్యాంద్రియేణ వీర్యేణ వ్యర్థ్యతే రుద్రో వాయేణ్యశ్రవ్యా ప్రదేశేతిరస్యనో చేతాభ్యో వాయేషావృచ్యతే యోగ్యుత్వాధన్మవయాజితం బ్రాహ్మణాయ దాత్తాభ్యదేవ నమస్కరోత్తోతాభ్యదేవాత్మానన్యష్క్రీణేతే రుద్రపురోధన తద్వాతో అనువాదు తస్మై దే రుద్రమక్షరేణ నమస్కరో మియత్తే రుద్రదక్షిణాధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రవైవత్సరేణ నమస్కరో మియత్తే రుద్రపశ్చాద్ధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రేదావత్సరేణ నమస్కరో మియత్తే రుద్రోత్తరాధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రేదువత్సరేణ నమస్కరో మియత్తే రుద్రోపరిధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రవత్సరేణ నమస్కరోమి రుద్రోవాయేణ్యశ్రయసా క్రుద్ధస్తిష్టం వాయేణేతృతమేతైర్వతిష్టతే నమస్కారైరేణుశమయ పురేష్యాష్టా పృథివీ మనో ఏదాన్నమస్తమః ప్రణో జీవాదవేసు వా ఆపన్వాగ్నే మనసాపన్వాగ్నే తపసాపన్వాగ్నే దీక్షయాపన్వాగ్నేపదభ్యాపన్వాగ్నే శుద్ధయాపన్వాగ్నే దక్షిణాభిలాపన్వాగ్నే ప్రభృషేనాపన్వాగ్నే వశయాపన్వాగ్నే స్తగకారేణేత్యాహైషావాగ్నేరాప్యస్తయైవైనమాప్నోతి గాయత్రేణ పురస్తాదుపతిష్టతే ప్రాణమేవాస్మిన్ దధాతి బృహత్ప్రసన్నరాభ్యాం పక్షావోదయేవాస్మిన్ దధాతి కృతస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చపతిష్ట ప్రతిష్టతి పృష్టేనుపతిష్టతే పృష్టాది చేస్మిన్ దధాతి ప్రజాపతిరగ్నిమసృజతసోస్మాచ్చుష్ట పరాగై సంవారవంతీయనావారైరద్వారవంతీయస్య వారవంతి యత్వగ్నిశ్చైతేన శ్చేతి అపురుషరచ్చైతస్య శ్చైతత్వం యద్వారవంతీయేన ప్రతిష్ఠతే వారయతగేవైనగ్నిశ్చైతేన శ్చేతి కురుతే ప్రజాపతే హృదయేనాపక్షం ప్రత్యుపతిష్టతే ప్రేమాణమేవాస్య గచ్చతి ప్రాచ్యాత్వాదిశాదాదయామి గాయత్రేణ ఛందసాగ్నినా దేవతయాగ్నే శ్రేష్టాగ్నే శిరౌపదధామి యక్షిణయా ైత్రభేదచంద్రేంద్రేణ దేవతయాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ప్రతీచ్యాదయామి జాగతేన చందదామిత్రేవతయాగ్నే పుచ్చేనాగ్నే పుచ్చముపదధామిదయామ్యానక్టుభేణ చందదామిత్రవరుణాభ్యాం దేవతయాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ర్భయాత్వాద దిశాసాదయామి పాంతే నచందసా బృహస్పతినా దేవతయాగ్నే పృష్ఠేనాగ్నే పృష్ఠముపదధామి యో వాపాత్మానమగ్నిం చినతే పాత్మముష్మిల్లోకే భవతి యస్సాత్మానం చినతే సాత్మముష్మిల్లోకే భవత్యాత్మే ప్రకా ఉపదధాగ్నేరాత్మా సాత్మానమేవాగ్నిం చినతే సాత్మముష్మిల్లోకే భవతి ఏవం వేద అగ్నముదయాదయుషువానామతయామృతస్యాస్తమస్తవేవంతో భూయాస్మాగ్నేయుషువానామతయామృతస్యాస్తమస్తవేవంతో భూయాస్తవంచవాతేయోచ్చితయముదేవనామ ప్రథమోద్రాతీయోగ్రతీయశిలస్థోమన్య పంచమ ర్భ్యోగదాహుతేర్నదిర్యం జగతమానం చ ప్రదహే యోగ్యదేత ఆహుతేర్జుహోతి భాగేనైవైనాశమయదిర్భ్వర్యం న యజమానో వాన్మ ఆధున్మసా ప్రాణోక్షుకర్ణయోశ్రోత్రం బాహువోర్బలమోరుమోరోజోరిష్టా విశ్వాణ్యంగాని తనోస్తడు వామే సమనమస్తమాహికం తేన పవావేత ప్రాణాక్రామన్మన్మధిక్రామతి వాన్మాహున్మసో ప్రాణయిత్యాహ ప్రాణానేవాత్మం ధత్తే యో రుద్రో అగ్నో యో అప్సయో హృదయో రుద్రో విశ్వాభువనా వివేకస్మే రుద్రాయ నమో అస్వాహుతి భాగా వా అన్యే రుద్రాహవిర్భాగా అన్యే రుద్రీయము భూత్వాగా వేధుకం చలు వేదేనమాగామిష్టకాయాన్యద్భాగ ైనకం సమయదిత్యైరుద్రీయకంహుతమిత్యాహుయస్థైరగ్నౌ క్రియతయితి వసవస్తా రుద్రే పురస్తాత్పాతరస్తాయమరాజాన పితృభిర్దక్షిణతస్పాంత్వాదిత్యాస్తా విశ్వే దేవే పశ్చాత్పాంద్విధానస్వామానుమరుద్భిరుత్తరదపాదుదేవాస్వేంద్రజ్యేష్ఠా వరుణరాజానోధస్తాచ్చోపరిష్టాచ్చ పాన్వాగేతేన భూతోనమేభ్యోన ప్రోక్షిలోకితేన పద ప్రాచీణం ప్రోక్షదిగత్సంజితమాజ్యేన ప్రోక్షదితేన భూతస్తేన మేభ్యస్తేన ప్రోక్షిణ సమీచీనామాధిక్తాధిపతిరచితో రక్షితాయశ్చాధిపతిరియోక్తాభ్యాన్నమస్తౌ నో మృణేవాందేయం జుష్మాయశ్చ నోద్వేక్షితం భాండం భేర్ధామ్యోజస్మిదీనామాదిక్షిణాయుక్త స్యాత్రేంద్రాధిపతి ప్రాగప్రాజీనామాదిప్రతీజేయుక్త స్యాత్రే సోమోధిపతి స్వజోవస్థావానామాస్తుజే ణోధిపతి స్థిరష్టరాజిరధిపత్నీనామాధిపృహతేయుక్త స్యాత్తే బృహస్పతిరధిపతి శ్రిత్రోవచనీనామాధీయం దిక్త స్యాత్తేమోధిపతి కల్మాషగ్రీవో రక్షితాయశ్చాధిపతిర్యశ్చ భోక్తాదాభ్యాన్నమస్తౌ నో మృణయదాన్వేయం దుష్మాయశ్చ నోద్వేక్షితం భాండం భేదధామ్యేతా వై దేవతా అగ్నిం చితకం రక్షం చితా ్యోగదాహుతేర్నజుభుయాద్ధర్యం చ గజమానం చధ్యాయేత ఆహుతేర్జభోజుభాగేయ నైవైనాంఛమయదిమాచ్చర్యర్న గజమానో హేతయో నామస్తాంబపురోగ్రహాగ్రవైభస్తయోంబానామస్తాంబో దక్షిణాగ్రహాపిరో వైభస్తో వజ్రిణో నామస్తాంబపశ్చాగ్రహాస్వప్నో వైభవ నామస్థేదాంబుత్తరాగ్రహావైరవస్తముద్రోధిపదయో నామస్థేదాంబపరిగ్రహవృషం వైరవస్వాణి ప్రవ్యానామస్థపాచివాస్తేదాంబ ఇహ గృహ అన్నం వైషవో నిమిషోపాతనామంద్యో నమస్తే నామృయేందృష్ణోయ్చనాద్యం భోజం వేదావిహుతాదో వా అన్యే ేనాభ్యస్తమోర్జస్పందంధయాం ప్రత్యాగమగ్నేరస్య మధ్యే ఉత్సంజుషస్తమధుమంగమోర్వసమగ్రయగంసదనమావిశస్వాగ్నిం ప్రయజ్జన విముంచతి యథాశ్వయుక్మాన క్షుద్ధ్యం పరాభవత్వమస్యాగ్ని పరాభవతిషం పరాభవంతం యజమానాన పరాభవతి సోగ్నిం చిత్వా లోక్షోభవతీమగ్రస్తనమోర్జస్పందంధయా వామిత్యాజస్య పూర్ణాగస్తుంజుహోద్వేషమాగ్నేర్విభోగమిమచ్చైవాస్మాన్నమపి తథాహుర్యస్యైవం వేదయశ్చన తథాయగం హవై భాజేతమే ప్రేణాదివసీయాన్భవతి వరుణాగరాజ్ఞే కృష్ణయమాగరాజ్ఞర్ణభాగరాజ్ఞోలాగరాజ్ఞే గౌరపురుషరాజాగమర్పణ క్షిప్రశేణస్ వర్తికాలీలంగోమస్కరాజ్ఞ కురుంగ సింధో శుగం శుమానో హిమవతో హస్తే మయ ప్రాజాపత్యమూలోహనేష్ణాంశంశస్తే ధాతుస్తరస్పత్యేషారుష్యేతాపురుషమాసరస్పదేశుకస్యేత పురుషమాగారణ్యోజోనకులస్య కాదే పౌష్ణా వాజే క్రౌంచః అపమాన్నత్రే జో నాక్రోమకరకులేకయస్తే కోపాలస్య వాచే పైంద్రరాజో భగాయ పుషేతక ఆతీవాసో దర్విదాతే వా దివ్యాదిభ్యశ్చక్రవాకః బలాయాజగర ఆకృష్టజయా జయండకస్తే మైత్రామృత్యవే ఋతో మన్యవే స్మదకుంభేణ పుష్కరధాతో లోహితాయస్తే స్వాష్ట్రా ప్రతిశ్రుక్కాయేవాహస పురుషమృగశ్చంద్రమసే గోధాకాలకాలార్వాధారస్తే వనస్పతీనామేణ్యే కృష్ణో రాత్రిగేభిగాంగాేరే ధావృత్కర్కట సౌరే పరాకశ్యో మయూరశ్చేలస్తే గంధర్వాణాం వసూనాం కపించలో రుద్రాణాం తిత్యలే రోహిత్కుండ్రరాజే గోలత్తిగాత అప్సరసామరణ్యాయ ధృమలః వృషదేవేశ్వరేణ పిత్వాన్యం గొక్కశస్తే నమద్యా అన్యవాపార్థమాసానాం మాసాం కశ్యపక్వయః పుటరుద్ధాత్యౌహస్తే దినే బాల్యే బృహత్ప్రజయేషిత్పుటః శకా భూమే పాంతఃకశో మాంఛేలవస్తే పుత్రణామృతోనాంబత్సరాయోపాకపోదములోకస్య సత్తేనైదృతాగుస్వామిత్ర ప్రోరౌద్రకృగనాదశకునఃపిప్పగా సర్వ్యాయేహో బ్రహ్మణే సార్గస్వరక్షణస్వాదురక్షో గర్జభస్తైతరజనామగ్నే ధూక్ష్ణా అరజానందరక్షద్రమద్రప్లవస్తే వామదిగం సచిరింద్రాణ్యేకేదాగ్రంథశ్రి కక్షేవాణస్తే దివ్యాద్యా స్వామి సుపర్ణ పాజన్యాగంసృకాపృషసంసస్త ఐంద్ర అపాముద్రాన్యోపాదస్థిగంహోనకులాభ్యాధస్తే మహేంద్రాయ కామాయ పరస్వాన్ ఆజ్ఞేయ కృష్ణగ్రీవ సారస్వతి మేదేవభ్య సౌమ్య పౌష్ణ శ్యామశ్రి పృష్ఠో బృహస్పత్యశిల్పో వైష్దేవ ఐంద్రణో మారుత కల్మాన ఐంద్రాజ్ఞ సగంహితో రామస్వామిత్రో వారుణ పేత్వ అశ్వస్థో పరోగో మృగస్తే ప్రజాపత్యాజ్ఞేయో కృష్ణగ్రీవో రాత్రౌ లోమదసక్షౌ పృష్ఠౌ బృహస్పత్యో ధాత్రే పిఠోదర సౌర్యో బలక్షప్యే త్వః అగ్నిగేనీకపదే రోహితాంజనడ్వానధోరామోదా మిత్రో పౌష్ణౌరజతనాభీమేష్దేవో పిశంగౌతో పరో మారుతః కల్మాడాగ్నేయ కృష్ణోజ సారస్వతీ మేయే వారుణః కృష్ణయేకశిచి పాత్రే త్వః ఓం. హిరణ్యవర్ణాశ్వజయ పావకాయాసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నేయా గర్భం దధిరే విలోకాస్తానావశ్యగ్రస్యో నాభవంతో యాసాగం రాజా వరుణోగాజమధ్యే సత్యాదతే అవపశ్యంజనానా మధుష్టుతశ్రుతయోగా పావకాస్తానావశ్యగ్రస్యో నాభవంతో యాసాం దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షేపబుధా భవంతి పృథివే పయసోందంతి శుక్రాస్తానావశ్యగ్రస్యో నాభవంతో శివేణ మాచక్షుషావశ్యనావశ్యవయా తనువోపృషసత్తజం మే సర్వాగం అగ్నే గౌణఃషతో హువే భోమయవచ్చోపనవోజో నిధత్త యతః సంప్రయతే రహావనసతాహతే తస్మాదానద్యో నామస్థతామో నామాని సింధవః యత్రేణ శ్రీభగం సమవల్గత తదాప్నోయింద్రమో యజేస్తస్మాదాపో అనుష్ఠన అపగామగ్రస్యందమానా అవేవరత ఓహికం ఇంద్రవశక్తిభిర్దేవేస్తస్మాద్వార్నామోహితం ఏకో దేవో అప్యతిష్ఠచ్ఛందమానాయథావశం ఉదానిర్మహేర్యతత్పాదుగణముచ్యతే ఆపో భద్రాఘతమిపయత్తాణేన సహ వర్చసాగన్ ఆయత్పశ్యామితవాసునోమాఘోషో గచ్చతి భాంగ్నాసామృతర్ణ్యవర్ణాద్రుమయ్యవ ఆపోహిష్ఠామయోభుమస్తానూర్జే దాతన మహేరణాయ చక్షసే యోగశివతమోనసస్తస్య భాజయ చేహన ఉషతేరివ మాతర తస్మా అరంగమామభోయస్య క్షయాయజిన్వథ ఆపో జనయథాజన దివిశ్రయస్వాంతరిక్షేయతస్వ పృథివ్యాసంభవ బ్రహ్మవర్తసమజ బ్రహ్మవర్తసాయత్వా అపాంగ్రహాన్ గృహ్ణాద్వాజసూయ్యదేగ్రహాగ్రవర్ణ సమోరాజసూయమగ్నిసమస్తాభ్యామేవూయతేభావే లోకామభిజయనియశ్చరాజసూయే జానశ్రయశ్చాపోవాగ్నేర్భ్రాతృవ్యాయసపోగ్నేరస్తాదుపదాభ్రాతృవ్యాతిభోత్యాత్మరామరా ్యభ్రాతృవ్యోభవచ్చమృతం వా ఆపస్తస్మాదభ్యవదాంతమభిషంజంతి నాక్షతి సర్వమాయుధీయంతేయముచైనాం వేదాన్నం వా ఆప పశవ ఆపోన్నం పశవోరణ్ణాద పశుమాన్భవతి యస్తేతా ఉపధీయంతేయముచైనాం వేదద్వాదశ భవంతి ద్వాదశమాసంవత్సరసంవత్సరేణైవా అన్నమవరుంధే పాత్రాణి భవంతి పాత్రే వా అన్నమద్యదేశయోన్నేవాన్నమవరుంధ ఆద్వాదశాత్పురుషాదన్నమత్యోపాత్రాచ్ఛిద్యదేయస్యైతా ఉపధీయంతేయోజైనాం వేద కుంభాశ్చ కుంభేశ్చ మిథునాని భవంతి మిథునస్య ప్రజాస్తే ప్రజయా మధుభిర్మిథునేర్జాయదేయస్యైతా ఉపధీయంతేయోజైనాం వేద శుక్వా యజమానం ప్రజాశ్రుచార్పయతిగతమముపదధారిమేవాస్య సమయజనార్తిమాచ్ఛత్యద్భర్యన్న యజమాన శ్రామ్యంతే ప్రజాయత్రేతా ఉపధీయంతే వాం వాగేతాని హృదయానయదేతా ఆపోయదేతా అపముపదధారి దివ్యాభిరేవైనా సగుంధృవర్షక పర్జన్యా భవతి యో వాగేతాత్ మాయతనం వేదాయతనవాన్ భవతి కల్పతే స్మాజేతముపదాయతనమేదాగత్యం వేదాయతనవాన్ భవతి కల్పతే స్మే ద్వంద్వమన్యా ఉపదధాస్వమధ్యేధృత్యా అన్నం వాష్టకాయేదత్కలవేదాక్షాదన్నయ్యదేదుర్యదేదంచదముపదధాదిక్షాదేవాస్మాన్నమవరుంధే మధ్యత ఉపదధాది మధ్యత ఏవాన్నం దాది తస్మాధ్యతోన్నమద్యదేవాృహస్పత్యోభవతి బ్రహ్మ వై దేవానా బృహస్పతి బ్రహ్మణైవాన్నమవరుంధే బ్రహ్మవర్చసమతి బ్రహ్మవర్చసాయత్వేజస్ బ్రహ్మవర్చసేభవతిగస్థేష ఉపధీయతేజౌ జైనమేవం వేద భూతేష్టకా ఉపదధాత్యత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తద ఏవైనమవైరతే తస్మాదగ్యజిత్సర్వమాయురేషిదర్భేష్యస్య మృత్యవో వేష్టాస్తస్మాదగ్యజిన్నాభిజరిత వే ప్రత్యగేణమభిధారస్తృజే సూయదేవాఘేణయోగ్రీంఛిలుతే దేవసుమా వేదాని హవే గుంషి భవంతేతావంతో మే దేవానాగుం సమా ప్రయచ్చంతిగేణుంసువందేవరుణ సమో రాజసూయం బ్రహ్మ సమశ్చిత్యో దేవస్థాదమిత ప్రసవయిత్యాహమిత ప్రసూత ఏనం బ్రహ్మణా దేవతాభిరభిషంజత్యన్నస్యాన్నస్యాభిషంజత్యన్నస్యాన్నస్యావలబ్ధే పురస్తాభిషంజలి పురస్తాధిప్రదేజేనమన్నమద్యదేషతాభిషంజలి ముఖాన్వస్త్రాలయతి ముఖతగేవాస్మాన్నాద్యంద్రాజ్ఞేస్వాసాంజామేత్యాహైషవాగ్నే సమస్తే నైవైనమభిషంజతి బృహస్పతే స్వాదాంజామేత్యా బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవైనమభిషంజతేంద్రస్య ద్వాదాంజామే ేంద్రియమేవాస్మిన్ముపరిష్టాద్వైరాజసోయోపంజయం విద్వానగ్నిభావే లోకాభిజయ రాజసూయేన జానశ్రయశ్చాగ్నిషింద్రస్ సుఖువానస్ దశేంద్రియం వీర్యం పరాపదత్తేవా సౌత్రమన్యాసమరం సూర్యదేవాగేషయోగించుతేంద్రియమే వీర్యగం సంభృత్యాత్మన్ధత్తే సజోరబ్దోయాభిస్తజోరుషారుణేభిస్తజో సూర్యకేతశేన సజోషాపత్మినాథకం స్వామిస్తజోరగ్నిర్వేష్మానగిరాభిర్భృదేన స్వాహా సంవత్సరో వా అబ్దో వా సా అయా వా ఉషారుణీ సూర్యకేతశగిమే అశ్వినా సంవత్సరోర్గర్వేష్మానర పశవగిరా పశవో భృతకం సంవత్సరం పశవాన ప్రజాయందే సంవత్సరేణైవాస్మై ప్రజలయనిదర్భస్తం వేజహోషయద్వా అస్యామృతయ్యేర్యం తద్దర్భాస్తస్మిన్ జహోది ప్రైవ జాయతేన్నాదో భవతి యస్యైవం జుక్వత్తేతా వై దేవతా అగ్నే పురస్తాద్భాగాస్తావేవ ప్రేణాత్యసో చక్షుదేవాగ్నే పురస్తాత్ ప్రజితధాత్యలంభో భవతి ఏవం వేదా భో వా ఇదమగ్రే సలిలమాసేత్త ప్రజాపతి పుష్కర పర్ణే ప్రతిష్టాన్నాయమపశ్యత్తస్మిన్నగ్నిమచిదిగమభవత్తోమేత ప్రత్యతిష్టద్యాపాదధాక్షిరోభవత్సాజేదిజ్ఞాన్ దక్షిణత ఉపాదధాత్తదక్షిణ పక్షోభవత్సా దక్షిణాదిజ్ఞాన్ వస్తాదుపాదధాత్తపుచ్చమభవత్సా ప్రజేజేదిజ్ఞాముత్తరద ఉపాదధాత్తముత్తర పక్షోభవత్ సోజేజేజిజ్ఞామపరిష్టాదుపాదధాత్త పృష్టమభవత్సోద్భాదిగియం వా అగ్ని పంచేష్టకస్తస్మాధ్యదస్యాంకరంత్యభేష్టకాం క్రందంత్యభిషర్కరాగం సర్వా వా ఇయం వయోభ్యోనక్తం దృశేధేభ్యచేతస్మాదివాం వయాగం జనక్తన్నాం విద్వానగ్నిం చినతే ప్రత్యేపదిభ్యత్యభిజిసోజయత్యాగ్నేయో వే భ్రామ బ్రాహ్మణాయ సర్వాదిక్షమన్వేకులాయంతస్మాదాపోహారుకా స్వామే తద్యోనిం ప్రవిశంతి సంవత్సర ముఖ్యం భృత్వా ద్వితీయే సంవత్సర ఆగమష్టాగపాలం నిర్వేదైంద్రమేకాదశకపాలం వైశ్వదేవాదశకపాలం భారతస్పత్యంచలం వైష్ణవంత్రికపాలం తృతీయే సంవత్సరే పితా విజయదగష్టాకపాల భవత్యష్టాక్షరాగాయత్ర్యాజ్ఞేయం గాయత్రం ప్రాదస్తవనం ప్రాదస్తవనమేవేనదాధారగాయత్రేం ఛందోయదేకాదశకపాల భవత్యేకాదశాక్షరాష్టుకైంద్రం దయస్తుభం మాధ్యన్యనగం తవనం మాధ్యన్యనమేవ తవనం తేనదాధారతృష్టుభం ఛందో యద్వాదశకపాల భవతి ద్వాదశాక్షరాజగతి వైష్దేవం జాగతం తృతీయతమనం తృతీయతమనమేవేనదాధారయజ్ఞందోవిద్భారహస్పత్యశ్చతుర్భవతిబ్రహ్మవైదేవానాం బృహస్పతిర్బ్రహ్మైవతేనదాధారయజ్ఞే సంవత్సరముఖ్యం విభక్తిమేవేన లోకద్వ్యశృణోదియేంద్రక్షమేవేన శృణోయత్రీయేదం వర్తలేయజేముమేవేణుణాం ఔషజో వేదహవ్యశ్రాయ ప్రజాగామానజన్మతో వేదే సహస్రగం సహస్రం పుత్రాన విందం ప్రసజే ప్రజగాపశుభక్తాప్నోదిగాక్షం విద్వానేత్రమగ్ఞే ప్రజాపతిరగ్రిమచులక్షుదపగర్భోత్వాదిష్టత్తం దేవాభిభ్యతో నోపాయం తే ఛందోభిరాత్మానం చాదయిత్వోపాయం తచ్ఛందసాం ఛందస్తం బ్రహ్మవే ఛందాగం జగ్బ్రహ్మణ ఏదద్రోపం జగ్కృష్ణాజినం కాష్ణేకుపానః ఉపముంచతే ఛందోభిరేవాత్మానం చాదయిత్వాగ్నిముపజరత్యాత్మలోహికం చాగే దేవనిధిర్వాగేషనిధీయతే ేమగుప్తం విందం దిన వా ప్రతి ప్రజానాక్రామత్యాత్మానమేవాధిమాకే గోప్యాసోల్వాహుర్నాక్రమ్యేదృత్యుఖాయత్రామేర్నిరత్యాత్మానమిరధ్యాస్మాక్రమ్యాపురుషేరముపదాధిగోప్యా అసో బ్రూజాదే జన్మే గోపాయేతి తాదృగేవత్ ప్రజాపజర్వా అధర్వాగ్నిరేవ ధ్యంగాధర్వణస్తాంగేతం హవామదృషిరభ్యనో వాచేంద్రోదీచోస్థభిరిగజట్టకాభిరగ్నిజినోదిత్మానమేవాగ్నిజినేతాత్మాష్కల్లోకే భవదిగేవం వేద శరీరం వాహేతరగ్నేత్మా వైష్వానరో యచ్చిదే వైష్వానరం జుహోది శరీరమేవ సంగస్కృత్యాభ్యారోహి శరీరం వాహేత శరీరమేవ్యస్కృత్యాత్మనాభ్యారోహిస్మాత్తస్తనావ్యం జీవన్మేవేవానం వ్యేజవైష్వానర్యచ్చాపురేషముపజాయమగ్నిమేవేష్వానరం చనుతయేజావాగ్నే ప్రియాదనోర్యద్వైష్వానర ప్రియామేవాస్తనుభవరుధే అగ్నేర్వైదీక్షగా దేవా విరాజమాప్నోది త్రయోదశ రాత్రేర్దేక్షిత స్యాద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరో విరాజ్ విరాజమాప్నోది త్రయోదశ రాత్రేర్దేక్షిత స్యాత్ త్రయోదశ మాసాః సంవత్సరః సంవత్సరో విరాజ్ విరాజమాప్నోతి పంచదశరాత్రేర్ధమాసత్రయోర్ధమాసః సంవత్సరాప్యతే సంవత్సర విరాజమాప్నోతి సప్తదశరాత్రేక్షిత్యాద్వాదశమాసః పంచర్థమస్త సంవత్సరః సంవత్సర విరాజమాప్నోతి చతుర్విగంశజగంరాత్రేక్షిత్యాచతుర్విగంశయర్ధమాసంవత్సర సంవత్సర వ్యాజమాప్నోతి శ్రేష్ఠం దేవానాం దస్మాద్వాదశమాసభృత్వాగ్నిం వేరద్వాదశమాసః సంవత్సరః సంవత్సరో జ్యేష్ఠస్య హోరాత్రాయేష్టగా ఆప్తేష్టగమే నంచ నుతే సో వ్యావృతమేవ గచ్చతి శ్రేష్ఠగం సమానా